మహీనాం పయోషిహితం దేవత్రా జోర్భాది వనస్పతే నామోడధే నాగుమృసః వాజినం ద్వా వాజినాపజయామః ఊర్ధ్వం మనస్సువర్గం అస్కాంద్యోః పృథివే అస్కార్ణభోయు భాగాః స్కన్నేమా విశ్వాభువనా స్కన్నో యజ్ఞః ప్రజనయతు అస్కానజని ప్రాజనే ఆ స్కన్నాజ్జాయ దేవృషాః స్కన్నాజ్పజని ధీమహే యా పురస్తాద్విద్యుదాపజతే తాంతయేతేనావయతే స్వాహా యా దక్షిణతః యా పశ్చాద్ యోత్తరతః యోపరిష్టాద్విద్యుదాపజతే తాంతయేతేనావయతే స్వాహా ప్రాణాయ స్వాహా వ్యానాయ స్వాహా ప్రాణాయ స్వాహా చక్షుషే స్వాహా శ్రోత్రాయ స్వాహా మనసే స్వాహా వాచేతస్వత్యై స్వాహా ఓష్ణే స్వాహా మోష్ణేతసే స్వాహా ఓష్ణే ప్రవచ్చాయ స్వాహా ఓష్ణేన రంధిరాయ స్వాహా ఓష్ణేఘృణయే స్వాహా ఓష్ణేన అరుణాయ స్వాహా ఓష్ణే సాకేతాయ స్వాహా ఉద శ్రీకృష్ణా ఘానున్నాచ విభర్తి భారం ఋగేన భూమ ఋకైదు దేవీ మనీషా అస్మత్సుధరసోనభాజీ అర్చందయే కేమహిషామన్వద తేన సూర్యమధారయన్ తేన సూర్యమరోజయన్ ధర్మస్య రత్రయమగ్ని పురేషమృతసంప్రియం ప్రజయామృతిభిర్భవయ ప్రజాపతిస్త్వాదాలేన ప్రజాదే ప్రజయాంగిరస్వధ్రువాసీత యాస్తే అగ్నహార్దాయోనయోగాకులాయినేః ఏతే అగ్న ఇంద్రవాయా ఉనాభయః యాస్తే అగ్నేర్నవోర్జో నామ ఆభిస్తమభయే సంవిధానః ప్రజాభిరగ్నే ద్రవిణే హరీన ప్రజాపతిస్వాసాదేతో ప్రజాదే ప్రజయాంగిరస్వధ్రువాసీత అగ్నిరజవైశ్వానరోధి సంవత్సరోధిపరివత్సరోధి యావత్సరోధి వత్సరోధి ఇద్వత్సరోజివత్సరోజిశిర వేష్మదక్షిణ పక్ష ప్రజాపృక్షం శరదుత్తర పక్ష హేమంతమధ్యం పూర్వపక్షాశ్రయ అపరపక్షా పురీషం అహోరాత్రేత్రగాస్తమాదాశ్చాత్రమాదాశ్చల్పందాగల్పందాహోరాత్రేగల్పందాహోరాత్రేగల్పందాయేదిక్వేదివేదితమిజే ప్రజాపతిస్తాదాలయతో ప్రజాదేవతయాంగిరస్వధ్రువసీత భూర్భువ శుభ ఊర్ధ్వూషణ ఊదయే ఊర్ధ్వన పాహ్యంహ ఇదుగుంద్రాణం తమనే బహూనా ఇమానగుందంతం పలితో జగార దేవస్య పశ్యకావ్యం మహిత్వాద్యామార సహ్య సమాన పురాజత్రభ్యాద సంధారాధవాపురవృత నిష్కర్తా వికృతం పునః పునరోర్జాయ్యా మానోధర్మ్యసోన మాన పరమధర్మాలయోనే మోష్స్మాకస్తమస్థాధ మారుద్రియాదోర్ధాన మానకృతస్మాన్ విషాదులేమాపరాధా మానోరుద్రోర్మానోస్త మహాద్యావాషాదాన్ ఉపనామిత్రావరణాభిషాదనం అన్వాదేయ్యాసామిఘనస్తాయ ఆదిత్యానా పృథివే ఉగ్రాసావాక్షాషాపరిణామణక్తో ఇమం మే వర్ణసత్వాయామి తన్నాగ్నే సత్వన్నాగ్నే తమగ్నే అయాది ఉద్వయం తమస్పరే ఉదృత్యం చిత్రం వయస్సువర్ణా భోర్భువస్సువః మయిత్రేంద్రియం మహద్ మయి దక్షో మయి కృతః మయిధారి సువేర్యం విశ్వధర్మా విభాగమే ఆగోగ్రామణసాదః విరాజాజ్యోతిషాదః యజ్ఞేన పేషాదః బ్రహ్మణా తేజసాదః అగ్నేఘోరాస్తనువః ఆధిరమంగచ్చ యోస్మాన్ వేత్తి यञ्च वयम् लक्ष्मः स्नेहिरिश्च उष्णादिशैका च उग्रा च भीमा च तदान्ये अग्ने घोरास्तनुवः आभिरमम् गच्छ योस्मान्वेष्टे यञ्च वयम् लक्ष्मः धुनिश्चध्वान्द्रश्चध्वनश्च ध्वनयज्ञश्च विलिम्बस्य विलिम्बस्य विक्षिपः उग्रश्चध्वान्द्रश्च ध्वनश्च ध्वनयज्ञश्च अर्धमासास्त्वोदीरयन्तु मासास्त्वाश्रमयन्तु ऋतवस्त्वापयन्तु संवत्सरस्त्वाहन्तसौ खट् खड्जहि छिन्धे छिन्धे हन्धीकट् इति वाचक्रूराणि विषायन्द्रविरन् स्वाधयस्व सुबन्धमिन्द्रमसुबन्धमिच्छा वज्रेणाम्बोधेतुर्विदत्रम् स्वपदोहास्यप्रहरभोजनेभ्यः अग्ने अग्निनादम्बरस्व मृत्योमृत्युनादम्बरस्व नमस्ते अस्तु भगवः अकृते अग्ने नमः द्विस्ते नमः त्रिस्ते नमः चतुस्ते नमः पञ्चकृत्वस्ते नमः दशकृत्वस्ते नमः शतकृत्वस्ते नमः आसकृत्वस्ते नमः अवनिमितकृत्वस्ते नमः नमस्ते अस्तु मामाहिपुंसेः असुन्मुखोऽधिरेणाव्यक्तः यमस्तदोदस्वपाध्यावसे क्रुद्धस्तु वर्णकृणमण्डलेवसे यमस्तिलोकप्रियलोकस्तिलोभयोः एकत्मृषा भूत्वा वाग्देयज्ञभिरायसे द्विषन्तम् मेभिराय तम् मृत्या मृत्यवेणय सार्त्यार्त्यमार्च्छतु यतेषुतोरिति वास्तकामी भयेन कौवलिवाचमेतान् तानिन्द्राज्ञे ब्रह्मणा संविधानौ शिवामस्मभ्यम् कृणनम् गृहेषु दीर्घमुखिदुर्घण मास्मलक्षिणदोवदः यदिलक्षिणदोवदाभ्यसन्तम् मेव बाधासे इच्छादुलोकावर्तते हिरण्याक्षोऽयोमुखः रक्षतान् दूतागतः कमितोनाशयाग्ने यदेतद्भूतान्यन्वाविश्य दैवीम् वाचम् वदसे विषदानपरावजान्मृत्यमृत्यवेणय तार्त्यार्तिमार्च्छन्तु अग्निराज्ञस्तम्बदतापदसि सव्यमक्षिनिवेपि च मेहकस्य नाममद् अत्रिणात्मा कृमे हन्मे कन्वेण जमदग्निना विश्वावता ब्रह्मणाहतः कृणागुम् राजा अप्येडागस्थपदहतः अथो मातासो पिता अथोऽस्थूरासो क्षुद्राः अथो कृष्णासो श्वेताः अथो आसादिका हताः श्वेताभिः सह सर्वे हताः आहरामद्य स्वस्य हविषो यथा तत्सत्यम् यदमयमस्य जम्भयोः आदसामिदसायुर्खन् फन् मसि ब्रह्मणाद्वाचवामि ब्रह्मणत्वाचपथेन चवामि घोरेण त्वा भृगूणाम् चक्षुषा प्रेक्षे रौद्रेण त्वाङ्गिरधाम् मनसाध्यायामि अधस्य त्वा धारया विध्यामि अधरोमत्पद्यस्वासो उत्तुदशमिदावरे तल्पे चेतल्प उद्दुला गिरीगुमरणप्रवेशय मरे चेतपसन्मुदा यावजितः पुरस्तादुदयाधिशौर्यः तावजितो मुन्नाशया योऽस्मान्वेष्टे यञ्च वयम् दृष्टः भोर्भुवस्तु भो भोर्भुवस्तु भो भोर्भुवस्तुवः भुवोऽध्यायि भुवोऽध्यायि भुवोऽध्यायि नृणाय नृणन् नृणाय नृणन् नृणाय नृणम् निधाय्य भागि निधाय्य भागि निधाय्य भागि हे अस्मे अस्मे सुवर्णज्योतेः पृथिवी समिधे तामग्निः समिन्धे साग्निकम् समिन्धे तामहकम् समिन्धे आमाधुविद्धा आयुषा तेजसा भरतसा श्रिया यशसा ब्रह्मवर्ततेन अन्नाद्येन समिन्दागस्वाहा अन्तरिक्षकम् समिधे ताम् वायुः समिन्धे सा वायुकम् समिन्धे तामहकम् समिन्धे सामासमिद्धा आयुषा तेजसा वर्तसा श्रिया यशसा ब्रह्मवर्ततेन अन्नाद्येन समिन्दागस्वाहा यौः समिधे तामादित्यः समिन्धे सादित्यकम् समिन्धे तामहकम् समिन्धे सामासमिद्धा आयुषा तेजसा वर्तसा श्रिया ఇతదా బ్రహ్మవర్చసేన అన్నార్దేన స్వాహా రాజావత్యా మే నమిదసమత్నక్షేణే భ్రాతవ్యా మే స్వాహా అగ్నే ప్రతపదే ప్రపంచరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యరా వాయో ప్రతపద ఆదిత్యం ప్రతపదే ప్రాణాహం ప్రతపదే ప్రపంచరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యరా యో సమిదే రామాదిత్య సమింధే సాదిత్యగం సమింధే రామహగం సమింధే సామాసమిద్ధ ఆయుషా తేజస వర్చసా స్త్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యన సమింతాకు స్వాహా అంతరిక్షకం సమిత తాం వాయు సమింధే సా వాయుగం సమింధే సామహగం సమింధే సామాసమిద్ధ ఆయుషా తేజస వర్చసా స్త్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యన సమింతాకు స్వాహా పృథివే సమిధే తామగ్ని సమింధే సాగ్నిగం సమింధే తామహగం సమింధే సామాసమిద్ధ ఆయుష తేజస వర్చసాశ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యన సమింతాకు స్వాహా రాజాపత్యా మే సమిదసమక్షణి భ్రాతుర్యా మే విస్వాహా ఆదిత్య వ్రతపద ప్రథమచారిహం ప్రథకం తన్మే రాధే వాయో వ్రతపదే వ్రతపదే వ్రతానాహం వ్రతపదే ప్రథమచారిహం రాధకం తన్మే రాధే షన్నో మాదః పవతాన్మాదరిశ్వాసన్నస్తపదసూర్య ఆలిసంభవంతరస్యం రాత్రిప్రధీయతా సముషాణో వ్యక్తుల సమాదిత్యముదేతున శివానస్తమాపవ సుమృేకా సరస్వతి మా దేవ్యామ సందృశే ఇలాస్తు శివాత్మద్వాత్మంతో భూయాత్మావాత్మక్యవాస్త భూయాద్వాన్ వయమ్ ప్రతిష్టా ప్రతిష్టావంత భూయాత్మా ప్రతిష్టాయా ప్రతిష్ట భూయాద్వాన్ వేట్యంచ వయమ్ దుష్మ ఆవాదవాహిషేషం వివాదవాహ్యద్రవ విశ్వభేషజో దేవానాయ్యసే ద్వారో వాదో వాదాపరావద దక్షం మే అన్యావాదపరాన్యవాదయద్రవతోవాదృహేమస్ నిధిహిత అదో నోదేహి దేవతే నతో నోధేషం అదో నవహ వాద ఆవాదభేషజం శంభోర్మయోర్మో హృదయ ప్రణాయోషిరాజస్ గృహాదిదం ప్రపద్యేషుస్సాశ్వ కమయన్మే అస్థితేన భువః ప్రపద్యే భువః ప్రపద్యే అంతరిక్షం పురుషందరం బృహదగ్నే పర్వతాశ్రయవాదస్వస్తిమాన్ ప్రాణపాదమృత్యాత్మపాదం ప్రాణపాదమామాహాశిష్టం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజోదధాదు మయి మేధాం మయి ప్రజాం మయీంద్రయింద్రియం దధాదు మయి మేధాం మయి ప్రజాం మయి దోర్యాభ్రాజోదధాదు విభరక్తిభిర్పరిపాదమస్మానమిష్టేభిరస్మినాథోభయేభిః అయ్యాదిష్టయాదంధ్రదాజాయోనాశమానాన్నోదేవేభిక్షయాభవంతు ఈశానావార్యాక్షయేశాభేషం సమిత్రానాభోస్తస్మై భోజా సూర్యాస్మాయం వయమ్ దుష్మ ఆవోహిష్టామయోస్థానభూర్జేసాధన మహేరణాయ చక్షసే యోగశివతమారతస్త భాయే దేహన సుషజేది మమాతన తస్మారంగమామోహిక్షయాన్వచ ఆవోజనే సాధన పృథివీ శాంతా సాగిన శాంతా సా మే శాంతాజం సమేత అంతరిక్షం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతకం శుతకం శమయతో ద్యౌ శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుతకం శమయతో పృథివీ శాంతరంతరిక్షం శాంతద్యౌ శాంతర్దిశ శాంతరవాంతరదిశ శాంతరగ్నశాంతుర్వాయుశాంతిరాదిత్య శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాశాంతిరాశాంతిరోషాంతిర్వనస్పతిశాంతిర్గౌ శాంతిరజాశాంతిరపురుషశాంతిర్బ్రహ్మశాంతిర్బ్రాహ్మణశాంతి శాంతిరేవశాంతిశాంతిర్మేత్రశాంతి పయాహగం శాంత్యాధర్వశాంత్యా మహ్యం జపదే నిష్పదే శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతిః ఏ హస్తే చక్రే చతుర్థకర్మా మేధా ప్రతిష్టా శ్రద్ధార్జన ధర్మశ్చైదానిమోత్తిష్టం గమనోత్తిష్టం గమామాగస్త్రే చక్రే చతుర్థకర్మా మేధా ప్రతిష్టా శ్రద్ధార్జన ధర్మశ్చైదాని మామాహాదిశః ఉదాయుషాయుధేనాగుమృతేణాగుమనాక్షుర్దేవం పురస్తాముచ్చరదే పశ్యేమ శరశ్రదం జీవేమ శరశ్రదం నందాశ్రదం మోదామ శరశ్రదం భవామ శరశ్రదం శరశ్రదం ప్రబ్రవామ శరశ్రదమీయాస్యామ శరశ్రదం జాగ్రోలియం దృజే మహతోన్నవాయమానస్త మధ్యాక్షస్తో బ్రహ్మణోదన్యసి బ్రహ్మణ ఆనే స్వా బ్రహ్మణాపనమేయం పృథివీం బ్రహ్మణామేధారృతమేణ మహతృందాధారృథివీం మేధామణిజయామిషదాగం సమేజే భోగస్థిభవ్యశ్చామరుద్దేతర్వమాయనయాని ఆభిర్గేర్భైరతో నమోనమాద్యాయమివబద్ధమాన స్వాద్యామయిపాత్రాజాభూయిష్టభాజవసదే శ్యామ బ్రహ్మ ప్రాపాదిష్పదం నోమాధీర్ ఓం శాంతి శాంతి శాంతిః నమో నమదంతో ఓం శాంతి శాంతి శాంతి సన్నస్తంగో మహాదేవ ఓం శాంతి శాంతి శాంతి దేవస్య దేవావై సత్రమా సదా వృద్ధి పరిమితం యశస్కామాః ఏ బ్రువన్ ఎన్న ప్రథమం యశరిచ్ఛాద సర్వేషాం నష్ట సహాసృజే ఏషాం కురుక్షేత్రం వేదిరాసీన్ ూర్ఘముత్తరార్థ పరేణజఘనార్థ మనవ ఉత్తర ఏషాం ముఖం వే కవయ్యసాక్షద కన్యకామయద తేనాపాక్రామద తందేవాన్వాయన్ యశోపునరుత్సమానాః తస్యాన్వాగతస్య సవ్యాధ్వనురజాయత దక్షిణాదిశవః తస్మాజన్మం పుణ్యజన్మ యజ్ఞజన్మాహేంసంతం బహవోనాభిజుష్ణువన్ తస్మాకమిషుధన్వినం బహవోనిషన్వానాభిజుష్ణువంతి సోస్మయత ఏకం మాదంతం బహవోనాభ్యధరిషుది తస్మియానస్తేజోపాక్రామద తద్దేవాపురుషై శూన్యమృజుః తే శ్యామాకాభవన్ స్మయాకావైనామైతే తత్స్వయాగానాగస్మయాగత్వం తస్మాద్దేక్షణాభిష్టస్మే ద్రవ్యం ఏజసాధృత్యే సధన ప్రతిష్టభ్యాతిష్టత్ ఆహుపదేకాబ్రువన్ వరం వృణామహే అథ విగతం రంధయామ యత్ర క్వశఖ నామ ప్రథమాభిరణామేది తస్మాదుపదేకా యత్ర క్వశఖనందే ప్రథమాభిరందే భారేవ తగ్గిహ్యాసాం తస్య జ్యామప్యాదన్ తస్థమానవర్తే తద్యావాపృథివే అనుప్రావర్తద యత్రావర్తద తత్ప్రవర్గస్య ప్రవర్గ్యత్వం యద్ధ్యాపదద తద్ధర్మస్య ధర్మత్వం మహతో వీర్యమవప్రతి తన్మహావీరస్య మహావీరత్వం సమభరన్ తత్సమ్రాజ్య సమ్రాట్వం అగ్రస్థితం దేవత్రేధావ్యగృహత అగ్రప్రాదస్సవనం ఇంద్రమాధ్యంతిమగం సవనం విశ్వే జావాస్తీరవనం తేనాపుషేష్టా యజ్ఞేన యజమానాః నాదిజోపారుంధత నసువర్గం లోకమభ్యజయన్ ఏ దేవాశ్వినామబ్రువన్ విషయోగైస్థిరప్రతిసత్తమితి తావబ్రూతాం వరం వృణామహే గ్రహయేవ నావత్రావిత్యదామే తాభ్యామేతమాశ్వినమగృహన్ తావేతద్యస్థిరప్రత్యసత్తా ఎత్ర వర్గ్యేన యజమానా అవాదోరుంధర అభిజువర్గం లోకమయన్ ఎత్రవర్గం ప్రవణక్తే యజ్ఞస్వ దక్షిణ ప్రతిదసాదే తేన సుజేర్ణ యజమాన అవాజోరుంధే అభిజువర్గం లోకండే తస్మాదేన ప్రవయాయువర్గ్య సావిత్రం జుహోజి ప్రసోక్తే చతుర్గృహేతేన జుహోజే చతుష్పాద పశవ పశూనేవృంధే చతుశ్వాదిశ్వేమ ప్రతిష్టరే ఛందాగం చేభ్యోపాక్రామన్ నమో భాగాని హమ్యం వక్ష్యామి తేర్థేనచతుర్గేణమధారయన్వాక్యాయ్యాయే దేవదాయే మహత్కారాయ చతుర్గేణం జహోదే ఛందాగస్యేవత్రేణాదే ధాన్యస్య ప్రేతాని దేవేభ్యో హవ్యం వహంతే బ్రహ్మవాదినా వదంతే హోతవ్యం దే క్షిరస్య గృహా ఇనహోతవ్యాలే క్షిత యజ్జుభూయాద్ అవిష్కృతమానమగ్నో ప్రదధ్యాద్ ఎన్నజుభూయాద్ యజ్ఞపురుడంతరియాద్ యజురేవేష్కృతమానమగ్నో ప్రదధాదే యజ్ఞపురుడంతరే గాయత్రీ ఛందాగస్యమన్యత తస్యేషకారాక్షిణే తస్యేధారరాపదత్ పృథివేమర్థ ప్రావిశత్ పశూనర్థ యృథివేం ప్రావిశత్ సఖదిరోభవత్ యశూన్ సోదాభ్యర్భవతి ఛందసామేవరసేన యజ్ఞశిరసంభరదిరోదుంబరే ఓర్వాదుంబర ఓర్దేవ యజ్ఞశిరసంభరది యజ్ఞై నవీ తేజో వై వేణు తేజదైవ యజ్ఞశిరసంభరది యద్వైకంగతే భావరుంధే దేవస్యప్రథమైత్యభ్యమాజత్తే ప్రసోక్యే అశ్వినా బాహుభ్యామిత్యాహ అశ్వినోహి దేవానామధ్వర్యో ఆస్తాన్ ఓష్ణాహస్తాభ్యామిత్యాహ యత్తే భద్రయవాయేదాన్ యదభ్రే అభ్రిరధినాలిరసేత్యాహ శాంతే అధ్వరగద్దేవేభ్యగిత్యాహ యజ్ఞో వా అధ్వరః యజ్ఞగద్దేవేభ్యగిదివావేదాహ ఉత్తిష్ట బ్రహ్మణస్పదైత్యాహ బ్రహ్మణైవ యజ్ఞశిరోక్షైతే ప్రైతబ్రహ్మణస్పదైత్యాహ ప్రేదేవ యజ్ఞశిరోక్షైతే ప్రదేవ్య సోనృదేత్యాహ యజ్ఞో వై సోనృదాహ అచ్చావీరంజనాథమిత్యాహ దేవానేవయజ్ఞనయకృతేవామృతి అనుమేవంసావిత్యాహ ఆభ్యామేవానుమతో యజ్ఞశిరసంభరే హృద్యాసమద్యమఘశిరయజ్ఞాహ యజ్ఞా వై మఘ హృద్యాసమద్యయజ్ఞశిరయజ్ఞాహ మఘాయప్తామఘశ్రేత్రయిత్యాహ నిర్దిష్టైవేనధరతి త్రిదహరతి త్రయమే లోకాః ఏభ్యేవ లోకేభ్యో యజ్ఞశిరసంభరతి తోష్ణేంద్రవృక్షంహరతి అపరిమితా దేవ యజ్ఞశిరసంభరతి మృక్షణాలగ్రే హరతి తస్మాన్ మృక్షణకరుణ్యతమః వ్యత్యగ్రహాదేరిత్యాహ అస్యామేవాశం వర్గాయ యజ్ఞశిరసంభరతి ఊర్జం వా ఏదముఖ్యాపదేకా ఉద్దిహంది యద్వల్మేకం యద్వల్మేకమపాసం భారవతి ఊర్జమేవరసం పృథివ్యావరుంధే అథో శ్రోత్రమేవ శ్రోత్రగ్ఞే పృథివ్యాహ యద్వల్మేక అవజిరాభవతిం వేద ఇంద్రావృత్రాయవ్రమయత్ర పరాక్రమద అన్యాధ్రియత సోధ్రియత సోభ్రియేదూజింబేమేధాయిదోదేకానామూదేకేకాభవంతే యజ్ఞాయోదశే అగ్ని ప్రజాపతేరేత్యాగేవ పశూన్ ప్రావిశ తమేవృంధే పంచైతేసంభారా భవంతే పాంతో యజ్ఞః యావానేవ యజ్ఞః తస్య శిరః సంభరతే యద్గ్రామ్యానాం పశూనాం చర్మణా సంభరేత్ గ్రామ్యాన్ పశూన్ శుచార్పయేత్ కృష్ణార్జునేన సంభరతే ఆరణ్యానేవ పశూన్ శుచార్పయతే తస్మాత్ సమావత్ పశూనాం ప్రజాయమానానాం ఆరణ్యా పశవక్కనీయాగుంసః శుచార్దాః గోమతః సంభరతే అతోక్యస్య మేధ్యం పరిగ్యాయందే రక్షదాపహత్యే బహవో హరంతే అవజిమేవాస్మిన్ దధే ఉద్ధరే శుకతాపోక్తే పరిశ్రుతే నిరసధ్యాంతే మదంతే భిల్వసిరే తేజనేవాస్మిన్ దధాదే మధుత్వా మధులాకరోక్విత్యాహ బ్రహ్మణేవాస్మిన్ తేజో దధాదే యద్గ్రామ్యానాం పాత్రాణాం కపాలేశ్వరకం సృజేత్ గ్రామ్యాని పాత్రాణి శుచార్పయేత్ అర్మకపాలేశ్వరకం సృజతే ఏతాని వా అనుపజీవనీయాని తాన్నేవ శుచార్పయతే శర్కరాభిస్తకం సృజతి హృత్యే అథో సంతాయ అజరామేశ్వరకం సృజతే ఏదావాజ్ఞే ప్రియాతనోః యజజా ప్రియేవేనంతరం పాతకం సృజతే అథో తేజస కృష్ణాజినస్య లోమభిస్తకం సృజతే యజ్ఞావే కృష్ణాజినం యజ్ఞేనైవ యజ్ఞకం సకం సృజతే పరిశ్రుతే కరోతే బ్రహ్మవర్చసస్య పరిగృహేత్యే న కుర్వన్నభిప్రాణ్యాత్ యత్కుర్వన్నభిప్రాణ్యాత్ ప్రాణాన్ శుచార్పయేత్ అపహాయ ప్రాణయే ప్రాణానాం గోపేసాయ న ప్రవర్గ్యం చావిత్యం చాంతరేయాత్ నిరంతరేయాత్ దుష్కర్మా స్యాత్ తస్మాన్నాంతరాయ్యం ఆత్మనా గోపేసాయ వేణనాకరోతి తేజో వేణు తేజ ప్రవజ్ఞ తేజదైవ తేజ సమర్థయతి మఖ శిశిరోహేత్యాహ యజ్ఞో వై మఖ తస్యేతచ్చిర యద్ప్రవజ్ఞ తస్మాదేవమాహ యజ్ఞస్య పదేశ్చైత్యాహ యజ్ఞస్య క్యేతే పదే అథా ప్రతిష్ఠిత్యే గాయత్రేణ ఛందసాకరోమీత్యాహ ఛందోభిరేవైనం కరోతి తృప్ధ్యం కరోతి ప్రయమే లోకానామాద్యే ఛందోభిః కరోతి వీర్యం వై ఛందాగుంధే వీర్యనైవైనం కరోతి యజుదాభిదం కరోతి వ్యావృత్యే యజేం కరోతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితం యంతం కరోతి యజ్ఞపురుషా సంవితం యంతం కరోతి ఏతావద్వే పురుష వీర్యం వీర్యసంవితం అపరిమితం కరోతి అపరిమితస్యావరుధ్యై పరిగ్రీవం కరోతి ధృత్యే సూర్యస్య హరదాశ్రాయేత్యాహ యథాయుజులేమైతదే అశ్వశకేన ధూమయతి రాజావత్యో వా అశ్వస్యో నిత్వాయ కృష్ణో అశ్వస్య నిష్పదసేత్యాహ అసౌ వా విద్యో వృషాశ్వః తస్య ఛందాగం నిష్పదే ఛందాభిరేవైనం ధూమయతి అర్జిషేద్దాశోజిషేత్వేత్యాహ ఏదేవాస్మిన్ దధాది వారుణోభేద్ధ మైత్రియోభిషాన్యే సిద్ధ్యైత్వేత్యాహ యథాయుజురేవేదే దేవస్యాశుభిలాద్దమత్యుత్యాహ సమిదర్పతోదయేవైనం బ్రహ్మణా దేవతాభిరుద్ధపది అవద్యమాన పృథివ్యా వాచాయుషా ప్రణేత్యాహ అస్మాదగ్నిస్సర్వాయుషా నిర్భాది ఉత్తిష్ట బృహన్భవోద్భ్రతిష్ఠ ఈశ్వరో వాషోభవిమన్వీక్షే సూర్యస్క్షుషాన్వీక్షిత్యాహ చక్షుషాయ ఋషవేక్షిత్యేత్యాహ ఇయం వా ఋజ అంతరిక్షకం సాధు అసో సుక్షుతి ఇమానేవాస్మై లోకాన్ కల్పయతే అథో ప్రతిష్ఠిత్యే ఇదమహమువామిష్యాయణం విశాభిషుభ్రహ్మవర్జేనీత్యాహ విషేవేణం వసుభ్రహ్మవర్జేనోహరే విషేజరాజన్యస్య బ్రూయాద్ విషేవేణం వర్యోహరే పశుభిర్వైష్య పశుభిరేవేణం వర్యోహరే అసూర్యం పాత్రమణాచ్ఛిన్నం ఆచ్ఛిణత్తే దేవత్రాగ అజక్షీరేణాచ్ఛిణత్తే పరమం వా ఏదత్వయః ఏదక్షీరం పరమేణైవైనం పయసాక్షిణక్తే యజుషావ్యావృత్తే ఛందోభిరాక్షిణక్తే ఛందోభిర్వాయేష క్రియతే ఛందోభిరేవ ఛందాగస్యాక్షిణక్తే శృంధివాజమిత్యాహ వాజమేవావరుంధే శృంధ్యోర్జమిత్యాహ ఊర్జమేవావరుంధే శృంధి అవిరిత్యాహ అవిరేవాగ దేవపురస్కర్యా సంవేత్యాహ యథాయుజురేవేదున బ్రహ్మన్ ప్రదర్శ్యామోహోర్ఘర్ణమభిహేత్యాహవాదరి బృహస్పతి యద్బ్రహ్మా తస్మాదేవ ప్రతిప్రాచ్య ప్రదతి ఆత్మనాద్యై యమాయత్నామఖాయత్వేత్యాహ ఏదావాయేదస్తదేవదాః తాభిరేవేణకం సమర్థయతి మదన్యేభ్యః ప్రాక్షతి తేజయేవాస్మిన్ దశాది అభిపూర్వం ప్రాక్షతి అభిపూర్వమేవాస్మిన్ తేజోదశాది ప్రక్షతి ప్రియావృద్ధియజ్ఞః అథో మే ధ్యత్వాయ హోదాన్వాహ ప్రక్షతామహత్యై అనబాణం ప్రాణానాగం సంధత్యై విష్ణుభస్తదేర్గాయత్రేవాన్వాహ గాయత్రో హి ప్రాణః ప్రాణమేవ యజమానే దధాతి సంతతమన్వాహ ప్రాణానామన్నాభిషందత్యై అథో రక్షతామహత్యై యద్పరిమితానుబ్రూయాద్ పరిమితమవరుంధేన అపరిమితాన్వాహ అపరిమితస్యావరుధ్యై శిరోవాయత్యజ్ఞస్య యత్ప్రవర్యః ఊర్మిజాహ యన్మౌంజా వేదోభవే ఓర్దేవ యజ్ఞశిరస్ సమర్థయతి ప్రాణాహుతేర్జుహోదే ప్రాణానేవేజమానే దధాతి సప్తజుహోదే సప్తవేషేషణ్యా ప్రాణాః ప్రాణానేవాస్మిన్ దధాతి దేవస్థాధిపితామధ్వానక్విత్యాహ తేజదేవేన మణక్యే పృథివేంతమశస్త్రాయస్మిన్నిరణ్యముపాశ్రయే అస్యానదిదాహాయ శిలో వా ఏదత్యజ్ఞస్య యత్రవర్గ్యః అగ్రస్ సర్వా దేవతాః ప్రలవానాదేభ్యోపాశ్రయే దేవతాస్తేవ యజ్ఞస్య ప్రతిదధాతి అప్రతిశీర్ణాగ్రం భవతి ఏతద్వృక్షేణః అర్చిరసిచోజేత్యాహ తేజయేవాస్మిన్ పరిమవత్రసందధాతి సంశేరస్తు మహాగ్రంభేత్యాహ మహాక్షేణః బ్రహ్మపాదినో వదంతి ఏదేవాదరిజ ఏదర్శమోర్ణమాసయో అథ కథాహోగాయమానాయాదుషో నాశాస్తే పురస్తాదాదే ఖలు వా అన్యో యజ్ఞ ఉపరిష్టాదాదేరణ్య అనాశిష్యా పురస్తాదిజోగుష్యాజమానాదిశోబంధే ఆయ పురస్తాదాక్షిణద కానం పశ్చాద్ శ్రోత్రముత్తరద విదరిపరిష్టాద్ ప్రాణానేవాస్మే సమీజోదాలి ఈశ్వరో వా ఏదృశోన్మయోస్థాపయంతే మనోరస్వా భూరిపుత్రే దేవామభిమృశతి ఇయం వై మనోరస్వా భూరిపుత్ర అస్యామేవ ప్రతిష్టత్రన్వాదాయ సోపసదా మే భూయా వామాయుంజేత్యాహాయుంజాయేస్వరిచిత్యాహ అపజితమేవాస్మిన్ దధాతి శిరో వా ఏదత్యజ్ఞస్య యద్ప్రవర్గ్యః అసో ఖలు వాదిత్యప్రవర్గ్యః తస్య మరుదోరశ్మయః స్వాహామరుద్భ్యః పరిశ్రయస్వేత్యాహ అమునేవాదిత్యం రశ్మిభ్యః పర్యోహరే తస్మాదా వాదిత్యోముష్ణ లోకే రశ్మిభ్యః పర్యూఢః తస్మాత్ రాజా విజాపర్యూఢః తస్మాత్ రావణేస్య జాతే పర్యూఢః అగ్నే సృష్టస్య యదః ంగదంభాక్షర యద్వైజంగదా పరిషయ భవందే భా ఏవరుంధే ద్వాదశ భవందే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరమేవరుంధే అస్తిత్రయోదశో మాసమిత్యాహో యత్రయోదశ పరిషద్భవదే తేనేవ త్రయోదశ మాసమవరుంధే అంతరిక్షస్యాంతర్ధిరసేత్యాహ వ్యావృత్తే అముష్యానుగ్రాహాయ అథో ఆద్యామేవేన ఉభయపరిగృహ్ణాది అర్హంద్రిపరిహాయకాన్వేత్యాహ స్తౌ దేవేన మేతద గాయత్రమధిక్రేష్ణపతిజాగతమసేత్రాణ్యాదత్తే ఛందోభిరేవేనాన్యాదత్తే మధుమధ్విధోనోది ప్రాణో వై మధు ప్రాణమేవేజమానే దధాది దృక్పర్యందే త్రివృద్ధి ప్రాణ పృష్పరియందే ప్రియా వృద్ధియజ్ఞే పృష్పరియందే తత్సంవర్ధ్యందే తద్వారదవ ఋష్వేవ ప్రతిష్టందే యో వే ధర్మస్య ప్రియాంతలవమాక్రామదే దుశ్చర్మావేదభవదే ఏదవాస్య ప్రియాంతలవమాక్రామదే ఎస్యపరేతిదృతం వర్యేదే ఏదాగుమవాస్యోగ్రదేవోరాజయాచక్రామేతుమ వరీయాన్ ఆత్మనాగాపేషాయ ప్రాణావేశ విక్రాణి అభ్యుదిషంగోన్వందే ప్రాణానామభ్యుదిషంగాయుక్తేభ్యోన్వందే దిక్షేవ ప్రతిష్టందే ఓర్ధ్వన్వందే స్వర్గస్ లోకస్ సమష్టే సర్వదోషోన్వందే తస్మాదేవం సర్వదపవనే అగ్నిష్టా మధుభిక్పురస్తాద్రోజేతు గాయత్రేణ ఛందసేత్యాహ అగ్నిరేవేణం మధుభిక్పురస్తాద్రోజేతు గాయత్రేణ ఛందసా సమాజితోరోజయేత్యాహ ఆజితమేవేతామాశాస్తే ఇంద్రస్తారుత్రే దక్షిణతోరోజేతుభేణ ఛందసేత్యాహ ఇంద్రగేమేనకం రుద్రేర్దక్షిణతో రోచయతి ప్రైష్ణుభేణ ఛందసా సమార్జితారోజయేత్యాహ ఆశమేవేతామాశాస్తే వరుణస్తాదిత్యే పశ్చాద్రోజయతి జాగతేన ఛందసేత్యాహ వరుణయేవేనమాదిత్యే పశ్చాద్రోజయతి జాగతేన ఛందసా సమార్జితారోజయేత్యాహ ఆశమేవేతామాశాస్తే ృత్తరోజయోరోష్ణుభేణ ఛందసేత్యాహ ధ్యానగేవేణం మాధవృద్ధిరుత్తరోజయోరుష్ణుభేణ ఛందసా సమాజయేత్యాహ ఆశ్రమేవేతామాశాస్తే గృహస్పతిష్టావిశ్వే దేవేరువరిష్టాగ్రోజయమాంద్యేణ ఛందసేత్యాహ గృహస్పతిదేవేణం విశ్వే దేవేరువరిష్టాగ్రోజయమాంద్యేణ ఛందసా సమాజోరోజయేత్యాహ ఆశ్రమేవేతామాశాస్తే రోజనస్తం దేవధర్మ దేవేష్ేత్యాహ రోజువాక్యేషు దేవేషు రోజుజేయాహం మనుష్యేష్ృత్యాహ రోజుదేవేషు మనుష్యేషు సమ్రాధర్మరుజనస్తం దేవేష్పాయుష్మాగస్తే బ్రహ్మవర్చస్తేత్యాహ రుజువాక్యేషు దేవేష్పాయుష్మాగస్తే బ్రహ్మవర్చసి ఋజాహం మనుష్యేష్పాయుష్మాగస్తే బ్రహ్మవర్చసే భూయాసమిత్యాహ మనుష్యేష్పాయుష్మాగస్తే బ్రహ్మవర్చసే భవతి మృగశిరమైదేహిమయుదిత్యాహ ఆజుమేవేతామాశాస్తే సంయదేభ్యర్లోజయిత్వా ఋజాహం వైద ప్రభ్రూయాద్ అలోచకోధ్వర్య స్యాద్ అలోచకోర్యమాన అధయదేన మేతే విదుద్భిలోజయిత్వా రోజుగా ధ్వర్యుర్భవతి రోజుగా యజమానః.